జగన్మాతా, నీ కన్నా లోకంలో నాకింకెవరున్నారు మాతా? జగన్మాతా ఓ మాతా, జగన్మాతా. మీ చల్లని చూపుంటే, మీరే నా దాపుంటే, మీ చల్లని చూపుంటే, మీరే నా దాపుంటే, భస్మరాతి ఇప్పుడే బంగారు జలం కావాలి. వెన్నెల వెలుగున రవ్వల పువ్వే వికసించాలి మాతా, జగన్మాతా ఓ మాతా, జగన్మాతా. అమ్మ మాట చెల్లించుట అపరాధం అయితే, చూపివ్వటమే నా నేరం అయితే,